అథ ఏకోనవింశోధ్యాయః ఓం ఇమగ్గస్తనమూర్జస్వంతం ధయావాం ప్రవీణమగ్నే శరీరస్య మధ్యే ఉత్సంజుషస్త సతధారమర్వన్ సముద్రియగ్నే సదా నమావీశస్వ ఘృతం మీ విక్షే ఘృతమస్య యోనిర్భృతే శ్రుతో ఘృతం వస్య ధామ అనుష్వధమావాహమాదయస్వ స్వాహాకృతం వృషభవక్షి హవ్యం సముద్రాదూన్మిన్మధూమాతుపాగేషు నా సమామృతత్వమానట్ ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానామృతస్య నాభీః వయం నామ ప్రగ్రావామాభృతస్యాస్మిన్ యజ్ఞే ధారయామానమోభిః ఉప బ్రహ్మాశ్రేణవచ్చస్య మానం చతుశృంగోవమేద్గౌరయేతత్ చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధావద్ధో వృషభో రవీతి మహో దేవో మధ్యాం ఆవీవేశ త్రిధాహితం పణిభిర్గృహ్యమానం గవీ దేవాసో ఘృతమన్వవిందన్ ఇంద్రయేకగ్నేసూర్యయేకం జజానవేనాదేకగ్గస్వధయానిష్టాతక్షుః ఏతా అర్షంతి హృద్యాత్ సముద్రాత్ సతౌరాజారిపుణానావచక్షే ఘృతస్య ధారా అభిజాకశీమిరణ్యయో వేదసో మధ్య ఆసాం సమ్యక్ శ్రావంతి సరితో నధేనా అంతర్హృదా మనసా పూయమానాః ఏతే అర్షంత్యోర్మయో ఘృతస్య మృగాయీవ క్షిపణోరీషమాణాః సింధోరివ ప్రాధ్వనేసో ఘనాసో వాత ప్రమీయః పతయంతి జహ్వాః ఘృతస్య ధారా అరుషోణ వాజీకాష్ఠా భిందన్నోర్మిభిక్రిన్వమానః అభిప్రావంత సమానే వయోషా కళ్యాణ్యస్మయమానాసో అగ్నిం ఘృతస్య ధారా సమిధో న సంతతాజూషానో హర్యతి జాతవేదాః కన్యాయివ వహతు మే తవాగు అంజన్ జానా అభిజాకశీమి యత్ర సోమః శూయతే యత్ర యజ్ఞో ఘృతస్య ధారా అభితత్వవంతే అభ్యర్షత సుష్టుతింగౌజమాజిమస్మాసు భద్రాద్రవీణాని దత్తా ఇమై యజ్ఞం నయత దేవతా నో ఘృతస్య ధారా మధుమత్వవంతే ధావంతే విశ్వం భువనమధిశ్రుతమంతః సముద్రే హృద్యంతరాయూషీ అపామనీకే సమిథేయ ఆభ్రేతస్తమస్యామధూమంతం తపూర్మిం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయాతిశ్చ మే ప్రసీతిశ్చ మే భీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే స్వశ్చ మే యజ్ఞేన కల్పంతాం ప్రాణశ్చ మే బాణశ్చ మే వ్యానశ్చ మే సూచ మే చిత్తం చ మహాధీతం చ మే వాక్ చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మే యజ్ఞేన కల్పంతాం ఓజశ్చ మే సహశ్చ మహాత్మా చ మే తనూశ్చ మే సన్మచమే వర్మచమేంగాని చమే స్థీని చమే పరోగ్రషి చమే శరీరాణి చమాయుశ్చమే జరా చమే యజ్ఞేన కల్పంతాం జ్యేష్ఠం చమాధిపత్యం చమే మన్యుశ్చ మే భామశ్చ మే అమశ్చమేంభశ్చ మే జేమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రథిమా చ మే వర్షిమా చ మే ద్రాహిమా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే యజ్ఞేన కల్పంతాం సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ మే ధనం చ మే విశ్వం చ మే మహశ్చ మే క్రీడా చ మే మోదశ్చ మే జాతం చ మే జనిష్యమానం చ మే సూక్తం చ మే సుకృతం చ మే యజ్ఞేన కల్పంతాం విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుఖం చ మే సుపథ్యం చ మరిద్ధం చ మరిద్ధిశ్చ మే క్లుప్తం చ మే క్లుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే యజ్ఞేన కల్పంతాం యంతా చ మే ధత్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాతం చ మే శీలం చ మే లయశ్చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే యజ్ఞేన కల్పంతాం సం చ మే మయశ్చ మే ప్రియం చ మే కామశ్చ మే కామశ్చ మే సోమనసశ్చ మే భగశ్చ మే ద్రవీణం చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వసీయశ్చ మే యశశ్చ మే యజ్ఞేన కల్పంతాం ఊర్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సగ్భిశ్చ మే సవీరిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మహోద్భిద్యం చ మే యజ్ఞేన కల్పంతాం ఋతం చ మే మృతం చ మే యక్ష్మం చ మే నామయశ్చ మే జీవాదుశ్చ మే దీర్ఘాయత్వం చ మే న మిత్రం చ మే భాయం చ మే సుఖం చ మే సజానం చ మే సూషాశ్చ మే సుజినం చ మే యజ్ఞేన కల్పంతాం రజిశ్చ మే రాజశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభుజ మే ప్రభుజ మే పూర్ణం చ మే పూర్ణతరం చ మే కుయావం చ మే క్షీతం చ మేన్నం చ మే క్షుచ్చ మే యజ్ఞేన కల్పంతాం వ్రీగయశ్చ మే యమాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గ్రాశ్చ మే ఖల్వాశ్చ మే ప్రియంగావశ్చ మే నావశ్చ మే శ్యామాకాశ్చ మే నీవారాశ్చ మే గోధూమాశ్చ మే మసూరాశ్చ మే యజ్ఞేన కల్పంతాం అస్మాచ మే మృత్తికాచ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే శికాతాశ్చ మే వనస్పతాయశ్చ మే హిరణ్యం చ మే యశ్చ మే శీసం చ మే త్రపూచ మే శ్యామం చ మే లోహం చ మే యజ్ఞేన కల్పంతాం అగ్నిశ్చ మాపశ్చ మే విరుధశ్చ మమోషాధయశ్చ మే కృష్టపత్యాశ్చ మే కృష్టపత్యాశ్చ మే గ్రామ్యాశ్చ మే పశవారణ్యాశ్చ మే విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్చ మే యజ్ఞేన కల్పంతాం వసు చ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మే అర్థశ్చ మే యామశ్చ మయిత్యా చ మే గతిశ్చ మే యజ్ఞేన కల్పంతాం అగ్నిశ్చ మయింద్రశ్చ మే సోమశ్చ మయింద్రశ్చ మే సవితా చ మయింద్రశ్చ మే సరస్వతీ చ మయింద్రశ్చ మే పూషా చ మయింద్రశ్చ మే బృహస్పతిశ్చ మయింద్రశ్చ మే యజ్ఞేన కల్పంతాం మిత్రశ్చ మయింద్రశ్చ మే వరుణశ్చ మయింద్రశ్చ మే ధాతా చ మయింద్రశ్చ మే త్వష్టా చ మయింద్రశ్చ మే మరుతశ్చ మయింద్రశ్చ మే విశ్వే చ మే దేవా ఇంద్రశ్చ మే యజ్ఞేన కల్పంతాం పృథివీ చ మయింద్రశ్చ మేంతరిక్షం చ మయింద్రశ్చ మే ద్యౌశ్చ మయింద్రశ్చ మే తమాశ్చ మయింద్రశ్చ మే నక్షత్రాణి చ మయింద్రశ్చ మే దిశశ్చ మయింద్రశ్చ మే యజ్ఞేన కల్పంతాం అభ్యసుశ్చ మే రశ్మిశ్చ మే రాభ్యశ్చ మేధీపతిశ్చ మే ఉపాభ్యసుశ్చ మేంతర్యామశ్చ మైంద్రవాయవశ్చ మే మైత్రావరుణశ్చ మే ఆశ్వినశ్చ మే ప్రతిప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే మంథీ చ మే యజ్ఞేన కల్పంతాం ఆగ్రయణశ్చ మే వైష్ణదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మే ఐంద్రాగ్నశ్చ మే మహావైష్ణదేవశ్చ మే మరుత్వదీయాశ్చ మే నిష్కేవల్యశ్చ మే సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పాత్నీవతశ్చ మే హార్యోజనశ్చ మే యజ్ఞేన కల్పంతాం సృజశ్చ మే తమసాశ్చ మే వాయవ్యాని చ మే ద్రోణకలసశ్చ మే గ్రావారశ్చ మే ధిషవనే చ మే భూతభృత్యామ ఆధవనీయశ్చ మే వేదిశ్చ మే వర్గిశ్చ మే స్వకాకారశ్చ మే వభృతశ్చ మే యజ్ఞేన కల్పంతాం అగ్నిశ్చ మే ఘర్మశ్చ మేర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మే స్వమేధశ్చ మే పృథివీ చ మే దీదిశ్చ మే దిదిశ్చ మే ద్యౌశ్చ మేంగులాయశ్వక్వాలయోదిశశ్చ మే యజ్ఞేన కల్పంతాం రతం చ మరుతవశ్చ మే సంవత్సరశ్చ మే తపశ్చ మే అహోరాత్రే వోర్వష్ఠీ మే బృహద్గ్రథంతరే చ మే యజ్ఞేన కల్పంతాం ఏకా చ మే తిస్రశ్చ మే తిస్రశ్చ మే పంచ చ మే పంచ చ మే సప్త చ మే సప్త చ మే నవ చ మే నవ చ మయేకాదశ చ మయేకాదశ చ మే త్రయోదశ చ మే త్రయోదశ చ మే పంచాదశ చ మే పంచాదశ చ మే సప్తదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మే నవదశ చ మయేకవిజ్ఞసతిష్ట మయేకవిజ్ఞసతిష్ట మే త్రయో విజ్ఞసతిష్ట మే త్రయో విజ్ఞసతిష్ట మే పంచవిజ్ఞసతిష్ట మే పంచవిజ్ఞసతిష్ట మే సప్తవిజ్ఞసతిష్ట మే సప్తవిజ్ఞసతిష్ట మే నవవిజ్ఞసతిష్ట మే నవవిజ్ఞసతిష్ట మయేకత్రిజ్ఞసచ్చ మయేకత్రిజ్ఞసచ్చ మే త్రయస్త్రిజ్ఞసచ్చ మే యజ్ఞేన కల్పంతాం చతస్రశ్చ మేష్టౌ చ మేష్టౌ చ మే ద్వాదశ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే షోడశ చ మే విజ్ఞసతిశ్చ మే విజ్ఞసతిశ్చ మే చతుర్విజ్ఞసతిశ్చ మే చతుర్విజ్ఞసతిశ్చ మేష్టా విజ్ఞసతిశ్చ మేష్టా విజ్ఞసతిశ్చ మే ద్వాత్రిజ్ఞసచ్చ మే ద్వాత్రిజ్ఞసచ్చ మే షట్రిజ్ఞసచ్చ మే షట్రిజ్ఞసచ్చ మే చత్వారిజ్ఞసచ్చ మే చత్వారిజ్ఞసచ్చ మే చతుశ్చత్వారిజ్ఞసచ్చ మే చతుశ్చత్వారిజ్ఞసచ్చ మే అష్టాచత్వారిజ్ఞసచ్చ మే యజ్ఞేన కల్పంతాం త్రవిశ్చ మే త్రవీ చ మే దిత్యవాచ్చ మే దిత్యౌహీ చ మే పంచావిశ్చ మే పంచావీ చ మే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే తుర్యవాచ మే తుర్యౌహీ చ మే యజ్ఞేన కల్పంతాం. పష్ఠవాచ మే పష్ఠౌహీ చ మబుక్షా చ మే వసా చ మే. ఋషభశ్చ మే వేహశ్చ మే నడ్వాగ్రశ్చ మే ధేనుశ్చ మే యజ్ఞేన కల్పంతాం. వాజాయ స్వాహ అప్రసవాయ స్వాహ అభిజాయ స్వాహ క్రతవే స్వాహ వసవే స్వాహ అహత్పతయే స్వాహ అన్నే ముగ్ధాయ స్వాహ ముగ్ధాయ వైనగ్గసినాయ స్వాహ వినగ్గసినాయనాయ స్వాహాంత్యాయ భువనాయ స్వాహ భువనస్య పతయే స్వాహాధిపతయే స్వాహ అప్రజాపతయే స్వాహ. ఇయంతేరాన్ మిత్రాయ జంతాసియమానః ఊర్జేత్వృష్టేయత్వా ప్రజానాం త్వాధిపత్యాయ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్రశ్రోత్రయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం పృష్ఠం యజ్ఞేన కల్పతాం బ్రహ్మ యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం జ్యోతిర్యజ్ఞేన కల్పతాగ్రస్వర్యజ్ఞేన కల్పతాం సోమశ్చ యజుశ్చ రిక్షసామ చ బృహచ్చ రథం తరం చ స్వదేవా అగన్మామృతా అభూమ ప్రజావదే ప్రజా అభూమ వేట్ స్వాహా. ఓం ఇతి ఏకోనవింశోధ్యాయః. అథ వింశోధ్యాయః. ఓం వాయస్య ను ప్రసవే మాతరం మహీమహీ తిన్నామవచసాకరామహే. యస్యామిదం విశ్వం భువనమావివేశతస్యా అన్నో దేవస్సవితా ధర్మసావిషక్. విశ్వే అద్య మరుతో విశ్వ ఊతీస్తే భవంత్వజ్ఞయః సమిద్ధాః. విశ్వే నో దేవా అవసాగమంతు విశ్వమస్తుద్రవీణం వాజో అస్మే. వాజో నః సప్త ప్రతిశ్చతస్రో వాపరావతాః. వాజో నో విశ్వైర్దేవైర్ధన సాత ఇహావతు. వాజో నో అద్య ప్రసూవాతిదానం వాజో దేవా ఋతుభిః కల్పయాతి. వాజో హి మా సర్వవీరం చకార సర్వా ఆసా వాజపతిర్భవేయమ్. వాజః పురస్తాదుతమధ్యతో నో వాజో దేవాన్హవిషావర్ధయాతి. వాజో హి మా సర్వవీరం చకార విశ్వా ఆసా వాజపతిర్జయేయమ్. సమ్మా సృజా విపయసా పృథివ్యా సమ్మా సృజాం యద్భిరోషధీభిః. సోహం వాజగ్రేసనేయమగ్నే పయః పృథివ్యాం పయవోషధీషు పయో దివ్యంతరిక్షే పయోధాః. పయస్వతే ప్రదిశః సంతు మహ్యం దేవస్య త్వా సవితుః ప్రసవేష్మినోద్బాహుభ్యాం ఊష్ణాహస్తాభ్యాం. సరస్వత్యే వాచో యంతర్యంత్రేణాగ్నేస్తామ్రాజ్యేనాభిషించామి. ఋతాషాధామాగ్నిగంధర్వ తస్యౌషధయోప్సరసోముదో నామ సన ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా సగ్గహితో విశ్వసామాసూర్యో గంధర్వః తస్య మరీచయోప్సరస ఆయువో నామ సన ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా సుషుమ్నః సూర్యరశ్మిశ్చంద్రమా గంధర్వః తస్య నక్షత్రాణ్యప్సరసోభేకురయో నామ సన ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా ఇషిరో విశ్వవ్యజావాతో గంధర్వః తస్యాపో అప్సరసమూర్జో నామ సన ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా భుజుస్సువర్ణోయజ్ఞోగంధర్వ తస్య దక్షిణా అప్సరసస్వానామ సన ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా ప్రజాపతిర్విశ్వకం మామనో గంధర్వః తస్య రిక్సామాన్యప్సరసయేష్టయో నామ సన ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా స్వనో భువనస్య పతే ప్రజాపతేయస్య తదుపరి గృహాయస్య దేహ అస్మై బ్రహ్మాణేస్మై క్షత్రాయ మహిషర్మ యజ్ఞ స్వాహా సముద్రోసి నభస్వానార్ద్రదాన శంభోర్మయో భూరభిమావాహి స్వాహా మారుతోసి మరుతాంగణ శంభోర్మయో భూరభిమావాహి స్వాహా అవస్యోరాసిదువస్వాం శంభోర్మయో భూరభిమావాహి స్వాహా యాస్తే అగ్నే సూర్యేరుచో దివామా తన్వంతి రశ్మిభిః తాభిర్నో అద్య సర్వాభిరుచే జనాయనస్కృతి యావో దేవాః సూర్యేరుచో గోష్వస్వేషు యారుచాః నింద్రాగ్నీతాభిః సర్వాభిరుచన్నో దత్త బృహస్పతే ఋజన్నో దేహి బ్రాహ్మణేషు ఋచగ్రరాజాశ్వరకృధి ఋచం విశ్వేషు శూద్రేషు మయీ దేహి ఋచారుచం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాసాస్తేజమానో హవిద్భిః అహేళమానో వరుణేహ బోద్యురుసగ్గే సమానాయ ప్రమోషీ స్వర్ణఘన్మస్వాహా స్వర్ణార్కస్వాహా స్వర్ణశుక్రస్వాహా స్వర్ణజ్యోతిస్వాహా స్వర్ణసూర్యస్వాహా అగ్నీయోరజ్మిసవసాఘృతేన దివ్యగ్రేసుపర్ణం వయసా బృహంతం తేనాగమేమ బ్రధ్నశ్చాష్టపగ్రస్వోరుహాణా అధినాకాముత్తమం ఇమౌ తే పక్షా అజరూపతత్రిణోయాభ్యాగ్రరక్షాగ్రస్యపహగ్రస్య అగ్నే తాభ్యాం వదేమ సుకృతామలోకయత్ర ఋషయో జగ్మ ప్రాథమజా పురాణాః ఇంద్రదక్షస్యేన ఋతా బాహిరణ్యపక్షస్య గుణో భూరణ్యుః మహాన్ సదస్తే ధ్రువ ఆనిషత్తో నమస్తే అత్తు మామాహిగ్నీః దివో మోద్గాసి పృథివ్యానాభిరోద్గపామోషధీనా విశ్వాయుస్వర్మ సప్రథానమస్వతే విశ్వస్య మూర్ధన్నధీతిష్ఠసి శ్రుతస్సముద్రేతే హృదాయమప్స్వాయురపోదత్తో దధింభింతా దివత్పర్జన్యాదంతరిక్షా పృథివ్యాస్తతో నో వృష్ట్యా వా ఇష్టో యజ్ఞో భృగోభిరాశీయర్దావసుభిః తస్యాన ఇష్టస్య ప్రీతస్య ద్రవీణేహాగమే ఇష్టో అగ్నిరాహూతః పిబత్తున ఇష్టగ్నే హవిః స్వగేరం దేవేభ్యో నమః ఇదాపూతా సమసుశ్రోద్ధృతో వా మనసో వా సంభృతం చక్షుషో వా తదను ప్రేత సుకృతా ఆములోకం యత్ర ఋషయో జగ్మ ప్రాథమజా పురాణా ఏతజ్ఞాతస్తపరీతే దామియమావహాచ్చేవధిం జాతవేదాః అన్వాగంతయజ్ఞపాతిర్వో అత్యతగ్రస్మా జానీత పరమే వ్యోమన్ ఏతం జానాథ పరమే వ్యోమన్ దేవాస్తథస్థాభిజరూపమస్య యదాగచ్చాత్పతిర్దేవజానీష్టా పూర్తే కృణవథా విరస్మై ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహిత్తమిష్టా పూర్తే సగ్నే శ్రీజేథామయం చ అస్మిన్ సధస్థే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవాజమానశ్చీరతాహసి సహస్రయేనా అగ్నే సర్వవేదసం తేనేమై యజ్ఞన్నో నయస్వద్దేవేషు గంతవే ప్రస్తరేణ పరిధినా అశ్రుజా వేద్యా చ బర్హిషా రిచేమై యజ్ఞన్నో నయస్వద్దేవేషు గంతవే యద్ధత్తై యత్పారాదానై యత్పూర్తై యాశ్చ దక్షిణాః తదగ్నిర్వైస్వకన్మణస్వద్దేవేషు నో దధత్ యత్రధారా అనాపేతామధోద్భృతస్య చయాః తదగ్నిర్వైస్వకన్మణస్వద్దేవేషు నో దధత్ ఏ అగ్నయః పాంచజన్యా అస్యాం పృథివ్యామధి తేషామసిత్తమత్తమ ప్రణో జీవాత వేసు పాత్ర అత్యాయసవాసే పృతనాశాఖ్యాయ ఇంద్రత్వర్తయామసి సహదానం పురోత క్షియంతమహస్తమింద్రసంపేమత్కునారు అభివృత్రం వర్ధమానం పియారుమపాదమింద్రతమసా జఘంథ పిలాయింద్రమృధో జహినీ చాయుచ్చమృతన్యత యో అస్మాభిదా సత్యధారంగమజాతమాః మృగో న భీమకూచరో గీరిష్ఠాః పరావత ఆజఘంథా పరస్యాః సృగద్గే సద్గేసాయ పవిమిందతిగ్గం విషత్రోంతాల్యమృహోనుధస్వ వైష్వా నరోణూతయ ఆప్రయాతు పరావతాః అగ్నిర్న సుష్టుదీరుప పృష్టో దివి పృష్టో అగ్ని పృథివ్యాం పృష్టో విశ్వావోషధీరావీలేశా వైస్వా నరః సహసా పృష్టో అగ్నిస్వనోదివాసరిషస్వాధునక్తం అస్యామతం కామామగ్నేతవోతీ అస్యామరయిగ్నరయివ సువీరం అస్యామవాజామభివాజయం తోస్యామద్యుమ్నమాజరాజరంతే వయంతే అద్యరాజిమాహి కామాముత్తానహస్తానమాసోపసద్య యజిష్ఠేన మనసాయక్షి దేవానస్రేధామన్మానా విప్రో అగ్నే ధామచ్చదగ్నింద్రో బ్రహ్మా దేవో బృహస్పతిః సచేతసో విశ్వే దేవాయజ్ఞం ప్రావంతు నస్యుభే మయ్యావిష్ఠదాసుషో నృగ్గః పాహి శృణుధీగిరాః రక్షాతోకముతత్మనా వింశోధ్యాయః. అథ ఏకవింశోధ్యాయః. ఓం స్వాధ్యయంతాస్వాదునా తీవ్రాం తీవ్రేణామృతామృతేన మధుమతీం మధుమతాసృజామి సగ్నే సోమేన సోమోస్యస్తిభ్యాం వచ్చస్వ సరస్వత్యై వచ్చస్వేంద్రాయ సుత్రాంనే వచ్చస్వ పరీతోషించతాసుతగ్నే సోమోయవుత్తమగ్నే హవిః దధన్వాయో నర్యో అప్స్వంతరాసుషా వసోమమద్రీభిః వాయో పూత పవిత్రేణ ప్రాం సోమో అతిద్యుతః ఇంద్రస్య యుజ్యస్తఖా వాయో పూత పవిత్రేణ ప్రత్యం సోమో అతిద్యుతః ఇంద్రస్య యుజ్యస్తఖా పునాతీతే పరిశ్రుతగ్నే సోమగ్నే సూర్యస్య దుహితా వారేణ శస్వతాతనా బ్రహ్మక్షత్రం పావతే తేజ ఇంద్రియజ్ఞే సురాజా సోమస్సుత ఆసూతోమరాజ శుక్రేణ దేవదేవత అప్పివృద్ధిరసేనాన్వయ్యజమానాయ ధేహి కుమిరంగయవమంతోయవంచిద్యథాదాంత్యానుపూర్వం వియూజ ఇహేనైషాం కృణహి భోజనాని యే బర్హిషో నమా భుక్తిన్న జగ్ముః ఉపయామ గృహీతోస్యస్మిభ్యాం పాసరస్వత్యేంద్రాయ సుత్రాంనే ఏషతేజోస్తేజాసేత్వీర్యాయత్వాబలాయత్వా నానాహివాం దేవహీతజ్ఞే సతస్కృతం మాసజ్ఞే శిక్షాథాం పరమే వ్యోమన్ సురాత్వమసి సుష్మిణీ సోమ ఏష మామాహిజ్ఞసీ స్వాయ్యోనిమా విశంతీ ఉభయామగృహీతోస్యాస్మినం తేజస్ సారస్వతం వీర్యామయింద్రం బలం ఏష తేజో నిర్మోదాయత్వానందాయత్వా మహాసేత్వా తేజోసి తేజోమయీ దేహి వీర్యమసి వీర్యం మయీ దేహి బలమసి బలం మయీ దేహ్యోజోస్యోజోమయీ దేహి మన్యురాసి మన్యుం మయీ దేహి సహోసి సహోమయీ దేహి వ్యాఘ్రం విషూచికో భౌరుకం చ రక్షతి శేనం పాతత్రిణగ్గ్రేమం పాత్వగ్గ్రహసేష మాతరం పుత్ర ప్రమోదితోధయన్ ఏతత్తదగ్నే అనృణోభవామ్యహతౌ పితరో మయా సంపృచస్థ సమ్మాభద్రేణ పృంత విపృచస్థ విమా పాపేణ పృంత దేవాయజ్ఞమాతన్వత భేషజం విషజాస్వినా వాచా సరస్వతీ భిషగింద్రాయేంద్రియాణి దధాతః ఈక్షాయై రూపజ్ఞే దృష్ట్వాణి ప్రాయణీయస్యతోక్మాని క్రయస్య రూపగ్నే సోమస్య రాజాస్సోమాగ్నేసవో మధు ఆతిథ్య రూపం మాకారం మహావీరస్య నగ్నహూః రూపమోపసదా మేతత్తిస్రో రాత్రీసురాసూత సోమస్య రూపం క్రీతస్య పరిశ్రుత్పరీహృత్యతే అస్మిభ్యాం దుగ్ధం వేషజమింద్రాయీంద్రగ్నే సరస్వత్యా ఆసంధ్యే రూపగ్నేరాజా సంధ్యై వేద్యై కుంభీసురాధానీ అంతర ఉత్తర వేద్యా రూపం కారోతరోభిషక్ వేద్యా వేది సమాప్యతే బర్హిషా బర్హిరింద్రియం యూపేన యూప ఆప్యతే ప్రణీతో అగ్నిరగ్నినా అవిర్ధానయ్యదశ్వినాగ్నేర్ధయ్యత్సరస్వతీ ఇంద్రాయీంద్రగ్నే సదస్కృతం పత్నీశాలంగార్హవత్యః ప్రైషేభిః ప్రైషాణా అప్నోత్యాప్రీరాప్రీయర్యజ్ఞస్య ప్రజాజేభిరనుజాజాన్వాషట్కారేభిరాహూతీః వసుభిః పశూనా అప్నోతి పురోళాశైర్హవీగ్గశ్యా ఛందోవిస్వామిధేనీయర్యాజ్యాభిర్వషట్కారాన్ ధానాక్కారంభః సక్తావః పరీవాపః పయోదధి సోమస్య రూపగ్నే హవిష ఆమిక్షావాజీనం మధు ధానానాగ్నే రూపం కువాలం పరీవాపస్య గోధూమాః శక్తూనాగ్నేరూపం వదారముపవాకాః కరంభస్య పయసో రూపం యజ్ఞవా దధ్నో రూపం కర్కంధూని సోమస్య రూపం వాజీనగ్నే సౌమ్యస్య రూపమామిక్షా ఆశ్రా భయేతి స్తోత్రియా అప్రత్యాశ్రావో అనురూపః యజేతీధాయ్యా రూపం ప్రగాథాయే యజామహా అర్ధర్జైరుక్తానా అగ్నే రూపం వదైరా అప్నోతి నివిదాః ప్రణవై శస్త్రాణా అగ్నే రూపం పయసా సోమ ఆప్యతే అస్మిభ్యాం ప్రాతస్స వరమింద్రే నైంద్రం మాధ్యం దినం వైష్దేవగ్ఞ సరస్వత్యా తృతీయమాప్తగ్ఞ సవానం వాయవ్యైర్వాయవ్యా అన్యాప్నోతి సతేన ద్రోణకలసం కుంభేభ్యామం వృణౌ సుతే స్థాళీభిస్థాళీరా అప్నోతి యజుర్భిరాప్యంతే గ్రహాగ్రహై స్తోమాశ్చ విష్టూతీః ఛందోభిరుక్తా శస్త్రాణి సామ్నావభృత ఆప్యతే ఇలాభిద్భక్షానా అప్నోతి సూక్తవాకే నాశిషాః సంయునా ఆపత్నీ సంయాజాన్ సమిష్టయజుషా సగ్రస్థాం వ్రతేన దీక్షామా అప్నోతి దీక్షయా అప్నోతి దక్షిణాం దక్షిణా శ్రద్ధామా అప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే ఏతావద్రూపం యజ్ఞస్వయద్దేవైర్బ్రహ్మణా కృతం తదేతత్సర్వమాప్నోతి యజ్ఞే సోత్రామణీసుతే సురావంతం వర్హిషదగ్నే సువీరై యజ్ఞగ్నేహింవంతి మహిషా నమోభిః దధానా సోమం దివి దేవతా సుమదేవేంద్రం యజమానా స్వర్గాః యస్తే రసః సంభృతవోషధీషు సోమస్య సూక్ష్మః సురయా సుతస్య తేనాయింద్రయజమానం వదేన సరస్వతీమస్మినా ఇంద్రమగ్నిం యమస్తినానమూచేరాసురాదధిసరస్వత్యసూనోదింద్రియాయ ఇమంతగ్ శుక్రం మధూమంతమిందుగ్గే సోమగ్గే రాజానమిహ భక్షయామి యదత్రారిక్తగ్గే రసినస్సుతస్య యదింద్రో అపి మచ్చసీభిః అహం తదస్య మనసా శివేన సోమగ్గే రాజానమిహ భక్షయామి పితృభ్యస్వధాయిభ్యస్వధానమః పితామహేభ్యస్వధాయిభ్యస్వధానమాః ప్రపీతామహేభ్యస్వధాయిభ్యస్వధానమాః అక్షన్ పితరోమీ మదంత పితరోతీ తృపంత పితరాః పితారస్సుంధ్వం పునంతో మా పితర సోమ్యాస పునంతో మా పితామహాపునంత ప్రపీతామహాః పవిత్రేణ సతాయూషా పునంతో మా పితామహాపునంత ప్రపీతామహాః పవిత్రేణ సతాయూషా విశ్వమాయుర్వ్యస్నవై అగ్న ఆయోగ్షిభవసువోర్జమిషన ఆరేవాధస్మధుచ్చునా పునంతో మా దేవజనా పునంతు మనసాధియా పునంతు విశ్వా భూతాని జాతా వేద పునీహిమా పవిత్రేణ పునీహిమా శుక్రేణ దేవదీర్ఘ్యాత్ అగ్నేక్రత్వాక్రతూర్గరను యత్తే పవిత్రమచ్చిష్యగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునాతు మా పవామానస్సో అద్యనః పవిత్రేణ విచర్షణిః యః పోతాస పూనాతు మా వాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ మాం పూనీహి విశ్వతాః వైష్ణదేవీ పూనతి దేవ్యాగాద్యస్యామి మా బహ్వస్తన్వో వీతపృష్ఠాః తయామదం ప్రస్తధమాదేషు భయగ్రస్యామపతాయోరయీణాం యే సమానాః సమానసః పితరోయమరాధ్యే ేషాల్లోక సధానమో యజ్ఞో దేవేషు కల్పతామానాః సమానసో జీవా జీవేషు మామకాః తేషాగ్రశ్రీయర్మయీ కల్పతామస్మిల్లోకే సతగ్నే సమాః ద్వే శృతీ ఆశ్రణవం పితృణామహం దేవానామృతమర్త్యానాం తాభ్యామిదం విశ్వమే దత్సమేతి యదం పరా పితరం మాతరం చ ఇదగ్నే హవిః ప్రజననం మే అస్తు దశ వీరగ్నే సర్వాగణగ్రస్వస్తయే ఆత్మసని ప్రజాసని పశుసని లోకసంజ్ఞాభయసని అగ్ని ప్రజాం బాహులాం మే కరోత్వన్నం పయోరేతో అస్మాసు ధత్తా.